రోబోలు పుస్తకం 7వ భాగం. అంతలో విద్యుత్ వినియోగం ఆరంభమయ్యింది. గడియారపు యంత్రాంగం కన్నా విద్యుత్ ప్రవాహాలను శాసించటం మరింత తేలిక. విద్యుత్ ప్రవాహాన్ని తేలికగా ఆపొచ్చు, పోనివ్వవచ్చు. విద్యుత్ ప్రవాహం చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి స్విచ్లను వేయటం, ఆపేయటం వంటివి చేయవచ్చు. గడియారపు యంత్రాంగం చేసేవన్నీ విద్యుత్తుతో మరింత తేలికగా ఖచ్చితంగా చేయవచ్చు. 1880లలో అమెరికాకు చెందిన హెర్మన్ హోలెరిత్ అనే శాస్త్రవేత్త అమెరికాలో జనాభా లెక్కలకు సంబంధించిన గణాంక సమాచారాన్ని సేకరించడానికి ఒక కొత్త పద్ధతి కనిపెట్టాడు. కన్నాలు గుచ్చగల కార్డులు తయారు చేశాడు. కార్డులో కన్నం స్థానం ఒక గణాంక విలువకి సంకేతం. విద్యుత్తు కన్నాలలో నుంచి ప్రవహించగలదు, కానీ కార్డు పదార్థంలో నుంచి ప్రవహించలేదు. విద్యుత్తు ప్రవహించే తీరును బట్టి తేలికగా సమాచారాన్ని క్రోడీకరించడానికి వీలయ్యింది. 1896లో ఈ పద్ధతికి కొన్ని మెరుగులు దిద్దాడు హోలెరిత్. ట్యూబ్లేటింగ్ మెషిన్ కంపెనీని స్థాపించాడు. అది పెరిగి పెద్దదై చివరికి ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ IBM అని పేరు మార్చుకుంది. IBM ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద కంప్యూటర్ కంపెనీ. రోబోల పనితీరుకి కావలసినంత వేగానికి విద్యుత్ శక్తి కూడా సరిపోదు. కార్డులతో, స్విచ్లతో విద్యుత్ ప్రవాహాలని కావలసినంత వేగంగా నియంత్రించటం సాధ్యం కాలేదు. కానీ విద్యుత్ శక్తిని శూన్యంలోకి ప్రవేశపెడితే అది ఎలక్ట్రాన్లు అనే అతి సూక్ష్మమైన రేణువుల ధారగా వెలువడుతుంది. 1904లో జాన్ ఆమ్రోస్ ఫ్లెమింగ్ అనే బ్రిటిష్ ఇంజనీరు శూన్యం గావించిన ఒక గాజు పాత్రలో నుంచి విద్యుత్తును పోనిచ్చాడు. మామూలు విద్యుత్ ప్రవాహం కన్నా ఈ ధారని మరింత సున్నితంగా ఎలా నియంత్రించవచ్చో ప్రదర్శించాడు. ఇలాంటి పాత్రని ఇంగ్లీష్లో ట్యూబ్ అనేవారు. ఇదే మొట్టమొదటి ఎలక్ట్రానిక్ సాధనం. అలాంటి నాళాలని త్వరలోనే మెరుగులు దిద్ది గొప్ప వైవిధ్యంతో తయారు చేయసాగారు. మొదట్లో వీటిని రేడియోలలో వాడటం మొదలుపెట్టారు, కాబట్టి వాటిని రేడియో నాళాలు అనేవారు. విద్యుత్తును నియంత్రించడానికి వాడే ఈ నాళాలతో లెక్కల యంత్రాలను తయారు చేయగలమా? వానెవార్ బుష్ అనే అమెరికన్ ఇంజనీరుకి సరిగ్గా ఇదే ఆలోచన వచ్చింది. బాబేజ్ ఊహించిన యంత్రం లాంటిదే ఇతడు ఊహించాడు. 1925లో అలాంటి యంత్రాన్ని నిర్మించాడు కూడా. బాబేజ్ కాలం తర్వాత సాంకేతిక పరిజ్ఞానంలో జరిగిన పురోగతి వల్ల బుష్ విజయం సాధించాడు. పైగా బాబేజ్ ఊహించిన యంత్రంలాగా కాకుండా ఈ యంత్రం విద్యుత్ శక్తి మీద పనిచేస్తుంది. బుష్ యంత్రానికి కూడా స్మృతి ఉంటుంది. దానికి సంక్లిష్టమైన ఆదేశాలు ఇవ్వవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రోగ్రామ్ని మార్చేయవచ్చు. ఇదే మొట్టమొదటి కంప్యూటర్. కానీ నిజం చెప్పాలంటే బుష్ యంత్రం కూడా ఒక విధమైన గడియారపు యంత్రాంగమే. 1946లో జాన్ విలియం మార్చ్లీ, జాన్ ప్రెస్సర్ ఎకార్ట్ అనే ఇద్దరు అమెరికన్ ఇంజనీర్లు పూర్తిగా నాళాల మీద పనిచేసే కంప్యూటర్ని నిర్మించారు. దానికి ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్ అని పేరు పెట్టారు. ఈ ఇనియాకే ప్రపంచంలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అన్నమాట. మనుషుల కన్నా ఆ రోజుల్లో ఉండే మరే ఇతర గణన యంత్రం కన్నా వేల రెట్ల వేగంతో ఆ యంత్రం లెక్కలు చేయగలిగేది. ఇలాంటి కంప్యూటర్లు చాలా వేగంగా ఎదిగాయి. కంప్యూటర్లో రకరకాల ప్రోగ్రాంలని ఉంచడానికి వీలయ్యింది. అంటే ప్రోగ్రామ్ మార్చాల్సి రావాల్సిన ప్రతిసారి 3 చెరువుల నీరు తాగనక్కర్లేదన్నమాట. మీట నొక్కగానే ప్రోగ్రామ్ మారిపోయేది.